గాలి వీచలే చిగురా సరే పెరే చిరుగాలి వీచలే చిగురా సరే పెరే వెదురంటి మనసులో రాగం వేణూదే మేఘం దురిసి పాడే కరుకైన గుండెలా చిరు చల్లు కురిసిని తన వారి పిలుపులా ఆశలు వెళ్ళువాయని ఊహలు ఊయలు పిని ఆశలు వెళ్ళువాయని ఊహలు ఊయలు పిని చినుకు రాక చూసి మది చిందులేసినే చిలిపి తాళమేసి చెలరేగిపోయనే చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులా రాగం వేణూదిని మేఘం మురిసి పాడని తల్లి వంటి మనసల్లే కొందరికే హృదయముంది నీ కొరకే లోకముంది నీకు తోడు ఎవరంటూ లేరు గతములో నేడు చెలిమి చేయి చాపే వారే బతుకులో కలిసిన చిరుగాలి వీచెనే చిగురాసరే పెనే వెదురంటి మనసులో రాగం వేణూదిని మేఘం మురిసి పాడెని చిందే మన కోసం తారలకే తడుకు బెడుక ప్రతి మలుపు ఎవరికెరుక విరిసిన ప్రతి పూదోట కోవెల ఒడి చేరిన రుణ మీద మిగిలి ఉంది ఆ తప్పని తరుముతోంది రోజు పూయలే ఊగే రాగం గొంతులో ఏవో పదములే పాడే మోహం గుండెలో ఏనాడు తోడులేకనే కడలి ఒడిని చేరుకున్న గోదారల్లే కరుకైన గుండెలా చిరు చల్లు పురిసిని తన వారి పిలుపులు ఊహలు ఊయలు